జానకి రామ జయ రామ శ్రీరామ ఎన్నాళ్ళు వేచేను ఓ రామ నీకుయికనైన దయరాధ శ్రీరామ నీకుయికనైన దయరాధ శ్రీరామ సీతమ్మ సేమౌ తెలిపాని సీతమ్ముని ప్రాణో నిలిపాని సీతమ్మ సేమౌ తెలిపాని సీతమ్ముని ప్రాణో నిలిపాని మహిరావణుని గుట్టు చెప్పాని నిన్ను మూపున ఇడుకొని మోసాని ఇంతగా కొలిచిన నీ పదదాసుని ఇంతగా కొలిచిన నీ పదదాసుని ఎటుల మరచితి వయ్యా రామయ్యా ఎన్నాళ్ళు వేచేను ఓ రామ నీకుయికనైన దయరాధ శ్రీరామ నీకుయికనైన దయరాధ శ్రీరామ రామ రఘురామ పూలు వేరైన పూజ ఒకటని నేటికి తెలిసెను ఓ దేవా రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీవేనయ్యా రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీవేనయ్యా హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ